చిత్రం అఘనరే విచిత్రం చిత్రం అయ్యారే విచిత్రం నీరాత నగరుకు రారాజును రప్పించుటే విచిత్రం నిన్ను ఒకనే ప్రియ విభుడే విచయుటే విచిత్రం చిత్రం అయ్యారే విచిత్రం చిత్రం అఘనరే విచిత్రం గణతంత్రపు టెత్తులతో రాచరికపు జిత్తులతో రణతంత్రపు టెత్తులతో సదమగమౌ మామదిలో మదనుడు సందడి సేయుత చిత్రం అర్భల దేవి చిత్రం పోగుతే చిత్రం అర్భడారే విచిత్రం